శ్వేతమాలభేద భూతికామో వాయుర్వై క్షేమిష్ఠా దేవతామాజిమేవస్వేన భాగేనోపధావదశ దేవైనం భూలింగమయది భవత్యేవాదిక్షిప్రా దేవతేత్యాహస్వైనమేశ్వరా ప్రదహయత్యేతమేవ సంతం వాజవే నిజిత్వత ఆలభేత అస్యభిర్ధృతయేవ భూనిమవైత్య ప్రదాహాయ భవత్యేవ వాజవే నిజిత్వత ఆలభేత గ్రామకామో వాజురువాజిమా ప్రజానస్యోదానే నీయదే వాజుమేవ నియుత్వం దగ్గస్వేన భాగభేదేనోపధావదిశదేవాస్మై ప్రజానస్యోదాని యచ్చతి గ్రామ్యేవ భవతి నియుత్వదే భవతి ధ్రువా దేవాస్మా అనవగాః కరోతి వాజవే నియుత్వత ఆలభేద ప్రజాకామః ప్రాణో వై వాజులపానో నియుత్ప్రాణాపానో ఖలు భాదే తస్య ప్రజాయా అపక్రామదోజోణం ప్రజాదేశం ప్రజాన్న విందదే వాజుమేవ నియుత్వం తగ్గస్వేన భాగధేదేనోపధావదిశదేవాస్మై ప్రాణాపానాభ్యాం ప్రజాం ప్రజనయతి విందదే ప్రజాం వాజవే నియుత్వత ఆలభేదజ్యోగామయామే ప్రాణో వై వాజురపానో నియుత్ప్రాణాపానో ఖలు వాదే తస్మాదపక్రామతో యస్య జ్యోగామయతి వాజుమేవ నియుత్వం తగ్గస్వేన భాగధేదేనోపధావదిశ దేవాస్మిన్ ప్రాణాపానో తథాచ్యుతయదీతాసుర్భవతి జీవత్యేవ ప్రజాపతిర్వాదిదమేకాసీత్ సోకామగత ప్రజా పశోన్ సృజయ స ఆత్మనో వపాముదక్షిదత్తామగ్నో ప్రాగృహాత్తతోజస్తో బలస్తమభవత్తగ్స్వాదే దేవతాజా ఆలభత తతో వయస ప్రజా పశోన సృజతజ ప్రజాకామ పశుకామ సత్సజేతం రాజామత్యమజంతో పరమాలభేద ప్రజాపతిమేవ స్వేన భాగేదనోపధావతి సదేవాస్మై ప్రజాం పశోం ప్రజనయతి యక్ష్మ శృణస్తత్పురుషాణాగం రూపం యత్తో పరస్తరశ్వానాయ్యదన్యతోదం తద్గవాయ్యదమిజాజివసభాస్తదవేనాయ్యదజస్తదజానామేతావందో వై గ్రామ్యాః పశవస్తాన్ రూపేణైవావరుంధే సోమా పౌష్మంత్రైతమాలభేద పశుకామద్వౌ వా అజాదేస్తమౌనానైవద్వాభిజాజయతే ఊర్జం పుష్టిం త్రిదేర సోమా పోషణావేవ స్వేన భాగధేదేనోపధావదితావేవాస్మై పశూన్ ప్రజనయత సోమో వైరేదోధాః పూషా పశూనాం ప్రజనయిత సోమదేవాస్మై రేదో దధాతి పూషా పశూన్ ప్రజనగత్యౌదుంబరోజోపోభవత్యోర్ద్వా కుదుంబరవోర్వసవోర్జైవాస్మావోర్జం పశూనవరుంధే ప్రజాపతి ప్రజా అసృజత అస్మాత్ సృష్టా పరాజేరాయంతావరుణమగచ్చంతాన్వయేత్తా పునరయాచత అస్మైన పునరదదాత్ స అబ్రవేద్వరం వృణేష్మే పునర్దేహేది తాతామరమాలభద స కృష్ణదేకశి పాదభవ్యో వరుణగృహే తస్యాత్ సజేతం వరుణం కృష్ణమేకశి పాదమాలభేద వరుణమేవ స్వేన భాగభేదేనోపధాపతి సదేవేన వరుణ పాశాన్ముంచది కృష్ణరేకశి పార్థవతి వారుణోక్లేష దేవతజా సమృద్ధై సుమద్భానురాసురస్సూర్యం తమసా విద్ధత్ తస్మై దేవా ప్రాజశ్చిత్యమైచ్ఛంతస్తయత్ర సమంతమోపాఘ్యాన్ సా కృష్ణావిరభవద్యద్విజేదగుం సా ఫల్గుణే యత్రిజేదగుం సా ఫలక్షేణదధ్వస్థాదపాకం దాన్ సావిర్వశా సమభవత్తే దేవ అబ్రువం దేవ పశుర్వ అజగం సమభూత్కస్మాజిమమాలప్స్యామహ జప్త సమేతర్హ్యల్పా పృథివ్యాసేత జాతామోషధజస్తామవిం వసామాదిత్యేభ్యః కామాజాలభంత తతో వా అప్రసద పృథివిజాగంతౌషధజోజః కామయేత ప్రథేన పశుభిః ప్రజజాజాయేజేది సదేతామవిం వసామాదిత్యేభ్యః కామాజాలభేతాదిత్యానేవ నాభగ్యస్వేన భాగధేదేనోపధావతి తయేవైనం వ్రతయంత ప్రజయాజనయంతసావాదిత్యోనంజరోచతస్మై దేవాశ్చిత్యమైందస్మాదేతామనిహా ఆలభందాగ్రేంగ్రష్ణగ్రేవేగం సగం హిదామేంద్రేతిష్వేదాంబార్హస్పత్యాంతాభిరేవాస్మిందృశమదృజో బ్రహ్మవర్చసగామ సత్తస్మాదేతామనిహా ఆలభేతాగ్రేంగ్రష్ణగ్రేవేగం సగం హిదామేంద్రేతిష్వేదాంబార్హస్పత్యాభేతాదేవదేవతాస్మేన భాగేనోపధావదితాదేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధతి బ్రహ్మవర్చస్యేవ భవతి వసంతా ప్రాతరాగ్నేయేంద్రేష్ణగ్రేవేమాలభేతగ్రేష్మే మధ్యంతే సగం హిదామేంద్రేగం శరద్యమరాన్నే శ్వేతాంబార్హస్పత్యాంద్రేణి వా ఆదిత్యస్ తేజాగంసి వసంతా ప్రాతర్గ్రేష్మే మధ్యంతే శరద్యపరాన్నే యావం దేవతేజాగంసి తాన్నేవరుంధే సంవత్సరం పర్యాలభ్యంతే బ్రహ్మవర్చసస్య ప్రదాతా సంవత్సర దేవాస్మై బ్రహ్మవర్చసం ప్రయచ్చతి బ్రహ్మవర్చస్యేవ భవతి గర్భిణజో భవందేంద్రియం వై గర్భయంద్రియమేవాస్మిన్ దధతి సారస్వతీం మేదేమానభేదేశ్వరో వాచోపతితోస్తం వాచన్నపదేద్వాగ్వైరస్పతి సరస్వతీమేవ స్వేన భాగేదేనోపధావతి సైవాస్మిన్ వాచం దధాతి ప్రవచితా వాచో భవత్యపన్నదతి భవతి తస్మాన్మనుష్యా సర్వాం వాచం వదంత్యాగ్వేదం కృష్ణగ్రేవమానభేద సౌమ్యం బభ్రం జ్యోగామయాగ్నిం వాదేదస్య శరీరం గచ్చతి సోమగుంగసోజస్యోగామయత్యగ్నేరేవాస్య శరీరం నిశ్రీణాది సోమాభ్యసముదయదీదాసుర్భవదేవత్యేవ సౌమ్యం బభ్రమానభేదాగ్నేయం కృష్ణగ్రేవం భుజాగామ సోమో వైరేతోధారణ్యః ప్రజానాహం వృజనయతా సోమదేవాస్మైరేతో దధాత్యగ్నిః ప్రజాం వృజనయతి విందతే ప్రజామాహాగ్నేయం కృష్ణగ్రేవమానభేద సౌమ్యం బభ్రీయో బ్రాహ్మణో విద్యామనోచ్చన విరోచేదాగ్నేయో భవతి దేవదేవాస్మిన్ తేన దధాదయత్ సౌమ్యో బ్రహ్మవర్చసం తేన కృష్ణగ్రేవ ఆగ్నేయో భవతి తమదేవాస్మాదపహంతి శ్వేతో భవతి ఋషమేవాస్మిన్ దధాతి బభ్రుః సౌమ్యో భవతి బ్రహ్మవర్చసమేవాస్మిన్ ఋషిం దధాత్యాగ్నేయం కృష్ణగ్రేవమానభేద సౌమ్యం బభ్రుమాగ్నేయం కృష్ణగ్రేవం వరోధాయాభిస్వర్ధమానాగ్నేయో వైబ్రాహ్మణ సౌమ్యో రాజన్యాభిదః సౌమ్యమాగ్నేయో భవదస్తేజసైవ బ్రహ్మణో భగతో రాష్ట్రం పరిగృహ్ణాత్తే కథా సమావృందే పురజయనం దధతే దేవాసురాదేషు లోకేష్వస్పర్ధంత సరేతం విష్ణురువామనమపశ్యత్తగ్స్మాజే దేవతాజా ఆలభత తతో వేసరిమాన్ లోకానభ్యజగద్వైష్ణవం వామనమానభేత స్పర్ధమానో విష్ణుదేవ భూర్వేమాన్ లోకానభిజగది విషమ ఆలభేద విషమాని మహిమే లోకాః సమృద్ధ ఇంద్రాయమన్యమదే మనస్వదే లలామం వ్రాసంగమాలభేద సంగ్రామే సంగత్తయింద్రుజేన వైమ మన్యునా మనసా సంగ్రామం జగతేంద్రమేవ మన్యుమంతం మనస్వంతగ్స్వేన భాగేదేనోపధావతి సదేవాస్మిన్నింద్రియం మన్యం మనోదధాతి జగతి జగం సంగ్రామమింద్రాయ మరుత్వదే విష్ణుసచ్చమాలభేద గ్రామకామగింద్రమేవ మరుత్వం తగ్గస్వేన భాగేదేనోపధావతి సదేవాస్మై స జాతాన్ ప్రగచ్చతి గ్రామ్యే భవతి కదృఢభస్తేనేంద్రాయకృష్ణస్వేన మారుతస్థమృద్ధి పశ్చాత్సక్షో భవతి పశ్చాదన్వ సాగనేమేవాస్మై విశంకరోతి సౌమ్యం వక్ష్మాభేదాన్న కామః సౌమ్యం వా అన్నగుం సోమమేవ స్వేన భాగభేదేనోపధావజిషయేవాస్మా అన్నం ప్రయచ్చత్యన్నాదేవ భవతి బభ్రుర్భవత్యేతద్వా అన్నస్య రూపకం సమృద్ధ్యై సౌమ్యం బభ్రుమాలభేదయమలగం రాజ్యాగ సంతకం రాజ్యన్నోపనమే సౌమ్యం పుణ్యం వైరాజ్యం సోమమేవాగేనోపధాపతి తదేవాస్మై రాజ్యం ప్రయచ్చత్యుపైనగం రాజ్యం నమతి బభ్యర్థవత్యేతం వై సోమస్ రూపకం సమర్థా ఇంద్రాయ వృత్రసురేణ రామం రాశంగమాలభేద గతశ్రే ప్రతిష్టాకామ పాప్మానమే వృత్రం తీర్వా ప్రతిష్టాం గచ్చతేంద్రారాభిమాదిఘ్నేరలామం ప్రాసంగమాలభేదజః పాప్మనాగృహేణ స్యాత్ పాప్మా వా అభిమాదిరింద్రమేవాభిమాదిహనగ్నిశ్చేనోపధాపతి సదేవాస్మాత్ పాప్మానమభిమాదిం ప్రణదత ఇంద్రాయ వజ్రణేరలామం ప్రాసంగమాలభేదజమలగం రాజ్యాదసందకం రాజ్యం నోపనమేదింద్రమేవ వజ్రణగ్రస్వేన భాగేదేనోపధావతి సదేవాస్మే వజ్రం గగచ్చతి సదేనం వజ్రభోజాబింధ ఉపైనగం రాజ్యం నమతి రామ ప్రాశంగోభవత్యేతద్వై వజ్రస్య రూపకం సమృద్ధై అసావాదిత్యో నవ్యరోచ తస్మై దేవాస్మాయస్కృత్యమైందస్మాదేతాంగషర్షభామాలభందదైవాస్మందుషమదర్జోబ్రహ్మవర్చసకామస్యాత్తస్మాదేతాం దశర్షభామాలభేదాముమేవాదిత్యగ్రస్వేనభాకథేదైనమధావదిసదేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చస్యేవ భవతి వసంతాభ్రాదస్త్రేణలామానాలభేదగ్రే ేష్మే మధ్యంతి నేత్రేక్షిపృష్టాంశ్చరజ్యపరాణ్యేక్షి బాధాంద్రేణి వా ఆదిత్యస్తేజాగంసి వసంతర్గ్రేష్మే మధ్యంతి నే శరజ్యపరాణ్యే జావంతేజాగంసి ధాన్యే వరుంధేపయస్త్రయాలభ్యంతే పూర్వమేవాస్మిన్ తేజోదధా సంవత్సరం వర్యాలభ్యంతే సంవత్సరో వై బ్రహ్మవర్చసస్య ప్రదాత సంవత్సర దేవాస్మై బ్రహ్మవర్చసం ప్రగచ్చతి బ్రహ్మవర్చస్యవతి సంవత్సరస్య పరస్తాజాపత్యంకద్రువాలభేద ప్రజాపతి సర్వా దేవతాస్వేమ ప్రతిష్టతి గతి విభేజాద్దశ్చర్మా భవిష్యామేది సోమా పౌష్ణ్యశ్యామమానభేద సౌమ్యో వై దేవత జా పురుష పౌష్ణా పశవస్వజైవాస్మై దేవత దుశ్చర్మా భవతి దేవాశ్చ వై నమశ్చాస్మిన్ లోకే స్పర్ధం దశయమో దేవానామింద్రియం వీర్యమజుపతద్యమస్కయమత్వందే దేవా అమన్యంత నమో వాజిదమభూజ్వజగ్రస్మగతే ప్రజాపతిముపాధావన్ సజేతౌ ప్రజాపతిరాత్మరవృక్షవశౌ నిరమిమేదతే దేవా వేష్ణావరుణేం పశామాలభంతైంద్రముక్షాణం తం వరుణేనైవ గ్రాహయిత్వా విష్ణునారణ్యేన ప్రాణతమైంద్రేణైవాస్యేంద్రియమవృంతతజో భ్రాతృజవాన్ స్యాత్ సస్పర్ధమానో వేష్ణావరుణేం పశామాలభేతైంద్రముక్షాణం వరుణేనైవ భ్రాతృజం గ్రాహయిత్వా విష్ణునా రజ్ఞేన ప్రణుదత ఐంద్రేణైవాస్యేంద్రియం వృందే భవత్యాత్మనాపరాస్యభ్రాదృజా భవతేంద్ర వృత్రమహంతం వృత్రోహదశ్రాణశిభిర్భోగేరసినాత్తస్య వృత్రస్య శేషతో గాభముదాయం దావైదేభవంతామిషభోక్షణేనోదయత్తమింద్రాచారత్సో మన్యతజో వారిపమాలభేదముచ్చేతాస్మాత్ పాప్మనగిది సాగ్నేయం కృష్ణగ్రేవమాలభేదైంద్రమషభందస్యాగ్నేయమస్యేన భాగభేదేనోపసృతః పాప్మానమవిదహత్యేంద్రేణేంద్రియమాత్మన్ ధత్తే ముచ్యతే ృథివ్యాంఛేదమాలభేద్యోగపరుద్ధోనజోషజోగపరుద్ధోద్యావా పృథివీ దేవస్థేన భాగేదేనోపధాపతి ఏనం ప్రతిష్టాంగమయత ప్రత్యేపతిష్టది పర్జారిణీ భవతి పర్జారే పశ్చేదస్య రాష్ట్రయోగపరుద్ధ సమృద్ధేనాయజం వత్సమానభేద బాజుర్వా అనయోర్వత్సమేవాస్మై లోక అపశుష్కాపశుష్కాథైషోగపరుద్ధో వాయుమేవ స్వేన భాగేనోపధాపతిసేవాస్మాదిమాన్లోకాని సంప్రదాపయతి ప్రాస్మాదిమే లోకాస్మందిభుందత్యేనం విడుపతిష్టతే ఇంద్రోబలస్థిలమపౌర్ణోత్సరవత్తమ పశునాశేర్తం పృష్టం ప్రతి సంగృహ్యో దక్షిదత్తగం సహస్రం పశవో నోదాజన్ సమున్నతో భవద్య పశుకామస్యాత్సదేనైంద్రమున్నతమానభేదేంద్రమేవ స్వేన భాగేదేనోపధాపతి సదేవాస్మి పశువన్ ప్రగచ్చతి పశుమానేవ భవత్యున్నతో భవతి సాహస్రే వారేషా లక్ష్మీరున్నతో లక్ష్మిదేవ పశువనవరు గదా సహస్రం వశోంద్రాహ్నుజాధవైష్ణవం వామనమాలభేదైతస్మిన్ వైరచ్చహస్రమధ్యతిష్ఠత్తస్మాదేశ వామనస్సమేషిత పశుభ్యదేవాజాదేభ్యప్రతిష్ఠాన్నసాదిగోదహతి సహస్రం వశోన్ప్రాప్తుమిత్యాహురహోరాత్రాణ్యేవ సహస్రగృందం వాజ్యాలభేద వశవో వా అహోరాత్రాణి వశోనేవ ప్రజాతాన్వతిష్టాంగమద్యోషధేభ్య వేహరమాలభేద ప్రజాకామవోషధయో వాదేతం ప్రజాదే పరిపాథం తేజోదం ప్రజాదేశం ప్రజాన్న భిందమోషధజలు వాదేతశ్రీసోదమభిఘ్నం గజా వేహర్భవద్యోషధీరేవ స్వేన భాగేనోపధావయుతాస్మై స్వాజ్యోనే ప్రజా ప్రజనయంతి ఇంద్రనే ప్రజామాపో వావోషధజో సత్పురుష ఆపదేవాస్మాసతశ్శబ్దన స్మాదాహుజస్వం వేదగశ్చనాపస్మాసతేంద్రేకం సోదవశామాలభేద భోజకామో జాతో వారేషజో లంభోద్వేషం భోజన్న ప్రాప్నోతేంద్రం ఖలు వారేషాశాభవదింద్రమేవ స్వేన భాగభేదేనోపధావతి సదేవైనంభోలింగమయతి భవద్వేపదగం సోత్వామశాస్యాత్తమైంద్రమేవాలభేదైతద్వాపదింద్ర ృజగం సాక్షాదేవేంద్రుజమవరంధ్రాజం పునరుత్సృష్టమానభేదయాత్మరుషాత్సోమన్నపిభేద్విచ్ఛిన్నోవాదేతస్తోమపీచోయోమ్రాహ్మణ సన్నాదృజేదాత్మరుషాత్సోమన్నపిపతేంద్రాజ్ఞేవస్వేన భాగేనోపధాపదిమే సోమపీఠం ప్రగచ్చత ఉపైనకం సోమపీఠో నమ జగదేంద్ర భవదేంద్రియ వై సోమపేషయింద్రియమేవ సోమపేషమవరుం చేదాహాగ్నేయోభవత్యాగ్నేయో వైంద్రాహ్మణస్వామేవ దేవతామనుసంతనోది పునరుత్సృష్టో భవతి పునరుత్సృష్టది పశ్చేదస్య సోమపేషః సమృద్ధే బ్రాహ్మణస్పత్యంతో పరమానభేదాభిచరం బ్రహ్మణస్పతిమేవ స్వేన భాగేదేనోపధావతి తస్మాదేవైనమావృష్టది తాజగాగ్నిమాచ్ఛదతో పరో భవతి ృణాత్యేవైనం బాధస్పబ్దగంశత పృష్టమానభేద గ్రామకామోజః కామజేత పృష్ఠకం సమానాగస్యామి బృహస్పతిమేవ స్వేన పాకథేదేనోపధావతి సదేవైనం పృష్ఠకం సమానాహాంగ్రామ్యేవ భవతి శిల పృష్ఠో భవతి బాధస్పద్యోచేమదాసమృద్ధై పోష్ణగ్రశ్యామమానభేదాన్న కామోన్నం వై భూషామేవ స్వేన పాకథేదేనోపధావతి సదేవా స్మా అన్నం ప్రగచ్చత్యన్నాదే శ్యామో భవత్యేతం వా అన్నస్ రూపకం సమృద్ధై మారుతం వృష్ణిమాలభేదాన్న కామాన్నం వై మరుతో మరుతదేవ స్వేన భాగేదేనోపధావతి సదేవాస్మా అన్నం ప్రగచ్చన్నాదేవ భవతి వృష్ణిర్భవత్యేతద్వా అన్నస్య రూపకం సమృద్ధ్యాంద్రమరుణమాలభేదేంద్రియకామయింద్రమేవ స్వేన భాగేదేనోపధావతి సదే ేంద్రియం దాదేంద్రియాభవత్యరుణో భ్రూమాహం భవత్యే ఏతద్వాంద్రస్య రూపమిం సమర్థే సావిత్రమబద్ధస్తమాలభేద సనికామస్య వితావై ప్రసవానామీశేత విదానమేవాగేదేనోపధాపది సదేవాస్మై సనిం వసుపతి దానకామాస్మై ప్రజాభవంతి బద్ధస్తో భవతి సావిత్రోశేష దేవతయా సమర్థే వైశ్వదేవం బహురూపమాలభేదాన్నకామో వైశ్వదేవం వా అన్నం విశ్వదేవ దేవాన్ స్వేన భాగేదేనోపధాపదిదేవాస్మాన్నం వయచ్చన్నాదేవ భవతి బహురూపో భవతి బహురూపగ్రహ్యన్నగం సమృద్ధే వైశ్వదేవం బహురూపమాలభేద గ్రామకామో వైశ్వదేవా వైశ్వజాతా విశ్వదేవ దేవాన్ స్వేన భాగేదేనోపధాపదిదేవాస్మై సజాతాన్ వయచ్చంది గ్రామ్యే భవతి బహురూపో భవతి బహుదేవచ్చో సమృద్ధే ప్రాజాభక్యంతో పరమాలభేదస్యానాజ్ఞాతమి భోగామజ ప్రాజాభక్తో వై పురుష ప్రజాపజ ఖలు వైదస్యవేదస్యానాజ్ఞాతమి భోగామయజ ప్రజాపతిమేవ స్వేన భావిధైనం తస్మాత్ సామాన్మంచలితో పరో భవతి ప్రాజాభక్తోదేవతాసమృద్ధ్యై మహత్కారో వేగాయత్రిగేషిరోక్షనత్తస్యేరసత్పరాపదత్తం బృహస్పతిరుపాగృహాచ్ఛాసిరపృష్టావశాభవద్యోద్ధినేద పరాపదత్తం మిత్రావరుణాపుపాగృహే ధాగుంసాద్విరూపావశాభవద్యస్త్రిదేజః పరాపదత్తం విశ్వే దేవా ఉపాగృహన్ సాబహురూపావశాభవద్యశ్చతుర్థపరాపదత్తం బృహస్పతిరభ్యగృహాదస్త్రేవాయం భోగాయేసవక్షవశస్తముఖమద్యల్లోహిలం పరాపతత్తద్రుద్ర ఉపాగృహాద్సారౌద్రేరోహిణే వశాభవన్వాహస్పత్యాగం సజ వృక్షామాలభేద బ్రహ్మవత్తకామో బృహస్పతిమేవ స్వేన భాగేదేనోపధావతి సదేవాస్మిన్ బ్రహ్మవర్తసందధాతి బ్రహ్మవర్తస్యేవ భవతి ఛందసాంబాదేషరసోగద్వశారసేవ ఖలు వై బ్రహ్మవర్తసం ఛందసామేవ రసేన రసం బ్రహ్మ భవత్సమవరుంధే మైత్రావరుణేంద్రోపామానభేద వృష్టికామో మైత్రం వా అహర్వారుణే రాత్రిరహోరాత్రాభ్యాం ఖలు వై పర్జన్యో వర్షతి మిత్రావరుణావేవస్తేన భాగేదేనోపధావదితావేవాస్మా అహోరాత్రాభ్యాం పర్జన్యం వర్షయతశ్చందసాం వా దేశరసోగద్దశారసిరవఖలు వై వృష్టిశ్చందసామే వరసేన రసంవృష్టిమవరుంధే మైత్రావరుణేందిరూపామాలభేద ప్రజాకామో మైత్రం వా అహర్వారుణే రాత్రిణహోరాత్రాభ్యాం ఖలు వై ప్రజా ప్రజాయందే మిత్రావరుణావేవస్వేన భాగేదేనోపధావదితావేవాస్మా అహోరాత్రాభ్యాం ప్రజాం ప్రజనయతశ్చందసాం వా దేశరసోగద్వశారసజ ఖలు వై ప్రజా ఛందసామే వరసే నరసం ప్రజామవరుంధే వైశ్వదేవే బహురూపామానభేదాన్నకామో వైశ్వదేవం వా అన్నం విశ్వానేవ దేవాం స్వేన భాగేదేనోపధావదితయేవాస్మా అన్నం ప్రయచ్ఛన్నాదదేవ భవతి ఛందసాం వా దేశరసోగద్వశారసజప ఖలు వా అన్నం ఛందసామేవ రసే నరసమన్నమవరుంధే వైశ్వదేవేం బహురూపామానభేద గ్రామకామో వైశ్వదేవా వైశ్వజాతా విశ్వానేవ దేవాన్ స్వేన భాగేదే నోపధావతి సదేవాస్మై సజాతాం ప్రయచ్ఛంది గ్రామ్యేవ భవతి ఛందసాం వాదేశరసోయద్వశారసదేవ ఖలు వై సజాతాశ్చందసామేవ రసేన రసగం సజాతానవరుంధే బృహస్పత్యముక్షవశమానభేద బ్రహ్మవర్చసగామోహస్పతిమేవ స్వేన భాగభేదేనోపధావతి సదేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చస్యేవ భవతి వశం వాదేశదిగదుఃఖావశయమ ఖలు వై బ్రహ్మవర్చసం వశనేవ వశం బ్రహ్మవర్చసమవరుంధే రౌద్రేగం రోహిణీ మానభేదాజలం రుద్రమేవ స్వేన భాగభేదేనోపధావతి తస్మాదేవై నమావిష్టది రాజగాద్రిమాచ్ఛతి రోహిణీ భవతి రౌద్రే జ్రేఘాదేవతజాతమధ్వేశ్చోజోపో భవతి వజ్రవైశ్చోవజ్రమేవాస్మై ప్రహరతి శరమయం హరిః శృణాత్యేవైనం మే భేదగలిధ్వాభినత్యేవైనం అసావాదిత్యోనవ్యరోచతస్మై దేవా ప్రాజశ్చిత్యమేక్షందస్మాదేతాగం సౌరేగి శ్వేతాం వశామానభన్ బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చస్యేవ భవతి భైర్యవోయోపోభవత్యసౌ ఆదిత్యో యతో జాగరతతో బిల్వపుదజస్తత్సయోన్నేవ బ్రహ్మవర్చసమవరుంధే బ్రాహ్మణస్పద్యాం బభ్రకర్ణే మాలభేదాభిచరన్ వారుణం దశకపాలం పురస్తాన్యర్వేద్వరుణేనైవభ్యాదృజం గ్రాహయద్వా బ్రహ్మణా శృణుతే బభ్రకర్ణే భవద్భేదద్మే బ్రహ్మణో రూపణం భవతి వజ్రవేశ్వజ్రమేవాస్మే ప్రహరతి సమయం బరిహశ్రుణాద్వైనం వైభేదగయుధ్మోభినం వైష్ణవం వా మనవానుభేదయజ్ఞానోపనమే విష్ణుర్వేయజ్ఞ విష్ణుమేవస్తేనభాగభేదేనోవధావేవాస్మై యజ్ఞం వయచ్చత్యుపేనైయజ్ఞానమనివామనా భవతి వైష్ణవాచేషదేవదజాసమృద్ధేష్ట్వాష్టం వటపమానభేద పశుగామస్తావే పశూనాంశునాజనహితాష్టానమేవస్తేన భాగేదేనోపధావతి సదేవాస్మై పశోన్మిశునాన్ వదనయతి ప్రజాహివాదేతస్మిన్ వశవః ప్రవిష్ట అథైషముభాన్సంవటవ స్వాక్షాదేవ ప్రజాం పశోనవరుంధే మైత్రగ్యశ్వేతమానభేద సంగ్రామే సంయత్తే సమయకామో మిత్రమేవ స్వేన భాగేదేనోపధావతి సదేవైనం మిత్రేణ సన్నగతి విషాదో భవతి నిరవసా జగత్తేవైనం రాజాభత్యం కృష్ణమాలభేద వృష్టిగామః ప్రజాపతిర్వైనశ్యాదేశే ప్రజాపతిమేవాలేన భాగేదేనోపధావతి సదేవాస్మై పర్జన్యం వర్షగతి కృష్ణా భవత్యేతద్వే వృష్టేరోపగోరూపేణైవ వృష్టిమవరుంధే సమలో భవతి విద్యుదమేవాస్మై జనయత్వా వర్షగత్రవా శృంగో భవతి వృష్టిమేవాస్మై నియచ్చతి వరుణగో సృషపాణమన్నాద్యన్నోపానమచ్చలేతాం వారుణేం కృష్ణాం దశామవశ్యత్తాగస్వారే దేవతాలభత తతోపేతమన్నాద్యముపానమద్యమలమన్నాద్యాజసందమన్నాద్యన్నోపనమేచ్చలేతాం వారుణేం కృష్ణాం దశామాలభేద వరుణమేవ స్వేన భాగభేదేనోపధావతి సేవాస్మా అన్నం మృగచ్చత్యన్నాదేవ భవతి కృష్ణా భవతి ేత్రగ్రశ్వేతమానభేద వారుణం గృహ్ణమపాంచౌషధేనాన్సంధావన్న కామో మేత్రేర్వాషధో వారుణేరాపోపాంచ ఖలు వాషధేనాంచలసముపజేవామో మిత్రావరుణాదేవ శ్వేన భాగభేదేనోపధావతితావేవాస్మా అన్నం మృగచ్చదోన్నాదేవ్యపాంచౌషధేనాంచసంధావాన ఉభయస్యావరుద్ధై విశాఖోపభవతి సమృద్ధై మైత్రేతమానభేదవారుణం కృష్ణం శోగామయాభిగన్ మైత్రో భవతి మిత్రేణైవాస్మై వరుణగం శమయతి యద్వారుణ సాక్షాదేవైనం వరుణపాశాన్ముంచుదయదేనాశుద్ధవతి జీవత్యేవ దేవా వై పుష్ణిం నావిందం తాం మిథునే పశ్యం తస్యాన్న సమరాధగంధావశ్వినా ్రోదామావయోర్వాదేమైత్యాంబదర్థమితి సాశ్వినోరేవాభవద్యః పుష్టికామస్యాత్సదేతామాహాశ్వినీయమేం వశామానభేతాశ్వినావేవ స్వేన భాగేనోపధావదితావేవాస్మిన్ పుష్టిం ధత్తః పుష్యతి ప్రజయా పశుభిః ఆశ్వినం థోమృణలాభమాలభేదజో దుర్బ్రాహ్మణ సోమం పిపాసే అశ్వినౌ వై దేవానామ సోమపావాస్తాందౌ పశ్చా సోమపీఠం ప్రాప్నుతామశ్వినాభేదస్త దేవతాజో దుర్బ్రాహ్మణ సోమం పిపాసత్యశ్వినాభేవస్వేన భాగభేదేనోపధావతిదావేవాస్మే సోమపీఠం ప్రగచ్చదముపైనగం సోమపీఠోనపతిజద్ధోమ్రాభవతి థోమ్ విమా ప్రాణమేవాస్మాదపహంతి బలామో భవతి ముఖత ఏవాస్మిన్ తేజో దధాతి వాజవ్యంగో మృగమాలభేదజమదగ్భివాగుంసమభిషగుంసేజుదపూతాపాభేదం వాగచ్చదజమదగ్భివాగుంసమభిషగుంసం దినైషగ్రామ్య పశుర్నారణ్యోజద్గో మృగో నే వైషగ్రామేణారణ్యేజమదగ్భివాగం సమభిషగుంసం దివాజుర్వై దేవానాం పవిత్రం వాజుమేవ నోపధావతి సదేవైనం పవజతి పరాజీవాదేవస్మై యుచ్ఛన్ దేవ్యుచ్ఛతి తమః పాప్మానం ప్రవిశతి యస్యాశ్వినేశస్య మానే సూర్యో నావిర్భవతి సౌర్యం బహురూపమాలభే తాముమేవాదిత్యగ్రస్వేన భాగభేదే నోపధావతి సదేవాస్మాత్ తమః పాప్మానమపహంతి ప్రతీచ్యస్మై యుచ్ఛన్ దేవ్యుచ్ఛత్యపతమః ఇంద్రం వో విశ్వస్పరేంద్రం నరో మరుతో గర్భవో దివోజాపశర్మ భయేష్ంద్రగం సుహవగం హవామహేగం హోముజగం సుకృతం దైవ్యంజనం అగ్నిం మిత్రం వరుణగం సాతజే భగం జావాపృషవే మరుత స్వస్తజే మమత్వరః పరిధ్మావసరః మమత్వ వాతో అవామృషన్వాన్ శ్రీశీతమింద్రాపర్వతాయుమన్నస్తం నో విశ్వే పరివశ్యం దు దేవామహువే దురాణా ఆగత్యపం మరుతో వావశానా శ్రీశకం భానుభిస్తం విమిక్షరేతే రశ్మిభిస్తలక్వభిస్తుఖాదయ ఏవాశీమందరిష్మిణో అభీరవో విద్రే ప్రియస్య మారుతస్య ధామ్నః అగ్నిప్రథమో వసుభిర్నో అవ్యాత్ సోమో రుద్రేభిరభిరక్షదుత్మనా ఇంద్రో మరుద్భిరణసాకృణాత్వాదిత్యైర్నో వరుణస్తగం శిశాతు సన్నో దేవో వసుభిరగ్నిస్తగం సోమస్తనూభిరుద్రియాభి సమింద్రో మరుద్భిరుజగ్నిభై సమాదిత్యైర్నో వరుణో అజిజ్ఞివత్ యథాదిత్యా వసుభిస్తం వభోవర్మరుద్భిరుద్రా సమజానపాభి దేవాణామన్నహృణేదమానా విశ్వే దేవా సమనసో భవంతు కృతాచిద్యమృతో హన్వానరో నృషదనే అర్హంతశ్చిద్యమింధతే సంజనగంతి జంతవ సర్గదిశోపనామహే సగం హృజామానుషాణా ఉత దుర్ణశమసరిదస్య రశ్మిమాదే యజ్ఞో దేవానాం ప్రత్యేక సుమ్నమాదిత్యాసో భవతామిడయంతః ఆవోర్వాజేషు మదర్వమిత్యాదిగుంభోశిద్యాపరివో విత్తరాసత్ శుచిరపః సూయవసా అదద్భ ఉపక్షేతి వృద్ధవజా సువీరః నేష్టాం ధ్యంతితో న దూరాజ్యాదిత్యానాం భవతి ప్రణేతౌ ఛారగంధ ఆదిత్యా సోరగేవా విశ్వస్థ భువనస్థ గోపా దీర్ఘాభిలో రక్షమాణా సుజమితాపానశ్చమానాణాని తిస్రో భూమేర్ధారయంత్రేకం హృతజ్వంత్రేణి వ్రతారే అంతరేషాదిత్యా మహిమో మహిత్వం తదర్జమన్వర్ణమిత్రచారు క్షత్రియాగుం అవ ఆదిత్యాదిశామహే సుమరేకాగుం అభిష్టదే నక్షిణా విచికితేన సవ్యాన ప్రాచేన ఆదిత్యానో తపశ్చాగ్యాచిద్వసవోధేర్యాచిద్యుష్మానీతో అభయం జ్యోతిరస్యా ఆదిత్యానామవసానూతనేన సక్షేమహి శర్మణా సంతమేన అనాగాస్త్వే అదితిత్వే పురాసరిమయ్యజ్ఞం దధతు శ్రోషమాణా మే వరుణశ్రుధి హవమద్యాచ మృడజ త్వామవస్యురాచకే తద్వాజామి బ్రహ్మణా వందమానస్తాస్తేజమానో హవిద్భిః అహేణమానో వరుణే హవోర్ధృషగం సమాన ఆయుః ప్రమోషీ ఓ